శతమఖమణి నీళాచారు కల్హారహస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అళక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః శతమఖమణి నీళాచారు కల్హారహస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అళక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః।